ఆటల సరదాలో పుస్తకం 8వ భాగం దశాంక గణకం. ఒక పాత రబ్బరు చెప్పును తీసుకోండి. దాని నుంచి 6x8 సెంటీమీటర్ల ముక్కను ఒక దానిని కత్తిరించండి. దీని మధ్యరేఖపై 1 సెంటీమీటర్ దూరాన గుర్తులు పెట్టండి. ఈ గుర్తులపై 4 సూదులను నిటారుగా ఉండేటట్లు గుచ్చండి. రబ్బరు అడుగు భాగం నుంచి సూదులు 4.5 సెంటీమీటర్ల ఎత్తున ఉండాలి. ఒక పాత పోస్ట్ కార్డు నుంచి 6x6 సెంటీమీటర్ల ముక్కను ఒక దానిని కత్తిరించండి. దానిని రబ్బరు ముక్కలో గుండు సూదులతో అమర్చండి. పోస్ట్ కార్డు ముక్కలో సూదులకు మధ్య 3 రంధ్రాలను చేయండి. రంధ్రాల పంక్తిలో కార్డుకు 2 అంచుల మీద బ్లేడుతో 2 సందులను ఏర్పరచండి. పోస్ట్ కార్డులో కత్తిరించిన ఒక పట్టీ మధ్యన సందు అంతటి వెడల్పుతో ఒక నల్లటి గుర్తును పెట్టండి. ఆ పట్టీని లాగితే పోస్ట్ కార్డులోని రంధ్రాల ఎదుటకు దశాంశ చిహ్నం వస్తుంది. పాత రీఫిల్ నుంచి 0.5 సెంటీమీటర్ పొడవు గల అనేక ముక్కలను కత్తిరించండి. ఒక సూదిలో 9 రీఫిల్ ముక్కలు మాత్రమే పడతాయి. రంగుల కలయిక. మీరు దీపావళి, క్రిస్మస్ వంటి పండుగల సందర్భంలో పెద్ద దీపాలపై ఎరుపు, పసుపు, నీలం లాంటి రంగు కాగితాలు అతికించబడి ఉండటాన్ని చూసే ఉంటారు. అలాంటి 4 రకాల కాగితాలను సేకరించండి. ఒక పాత తపాలా కార్డును 3 సమభాగాలుగా మడవండి. మడిచిన పోస్ట్ కార్డులో విభాగినితో 1 అంగుళం వ్యాసం గల 3 గుండ్రటి కిటికీలను కత్తిరించండి. వాటికి రంగు కాగితాలను అతికించండి. ఈ గుండ్రని కిటికీల నుంచి చూడండి. పరిసర వస్తువుల రంగులలో ఏమి మార్పు జరిగింది? ఎర్ర రంగు కిటికీని నీలపు రంగు కిటికీపై ఉంచండి. వంగరంగుగా మారిపోయిందా? ఇటువంటివే 4-6 కిటికీల పోస్ట్ కార్డులను తయారు చేసి వివిధ రంగులను కలిపి చూడండి. రంగుల చక్రం. 10 సెంటీమీటర్ల వ్యాసం గల 2 గుండ్రటి అట్టముక్కలను కత్తిరించండి. ఒక్కో అట్టలో సమాన దూరాన 5 గుండ్రటి కిటికీలను కత్తిరించండి. 2 అట్టముక్కలలోనూ ప్రెస్ బటన్ చెరకు భాగాన్ని కుట్టండి. ప్రెస్ బటన్లు 2 ఒకటిగా చేర్చినప్పుడు 2 గుండ్రటి అట్టముక్కలు ఒకదానితో మరొకటి కలిసి తిరుగుతాయి. గుండ్రటి కిటికీలలో వేర్వేరు పారదర్శక రంగుల కాగితాలను అతికించండి. అట్టలను తిప్పుతూ ఇంద్రధనుసులోని వివిధ రంగులను తిలకించి ఆనందించండి. గేర్. శీతల పానీయాల మూతలు కొన్ని తీసుకోండి. మేకును ఉపయోగించి మూతల మధ్యలో ఒక్కో చిన్న రంధ్రం చేయండి. 2 మూతల పళ్ళు ఒకదానిలో మరొకటి అమరే విధంగా ఆ 2 మూతలను ఒక కొయ్య చెక్కపై పక్కపక్కన అమర్చండి. మూతలు సులభంగా తిరగగలిగేటట్టు వాటి మధ్యన ఉన్న రంధ్రాలలో చిన్న మేకులను కొట్టండి. 1 మూతను తిప్పండి. 2వ మూత ఏ దిశలో తిరుగుతుందో గమనించండి. తరువాత మూతను కూడా బిగించి 3 మూతలు ఏ దిశలలో తిరుగుతాయో పరిశీలించండి. రబ్బరు గేర్లు. వంగగలిగే దృఢమైన గేర్లు తయారు చేయడానికి ఇంజెక్షన్ బాటిళ్ళ రబ్బరు మూతలను తీసుకోండి. 1 షడ్భుజి పెన్సిల్ను మూతలో దూర్చండి. పెన్సిల్ యొక్క 6 భుజాలకు ఎదురుగా రబ్బరు మూత యొక్క వెలుపలి అంచుపై గుర్తులు ఉంచండి. ఈ గుర్తుల మధ్య చుక్కలతో గుర్తుపెట్టండి. ఈ విధంగా 1/2 భుజి పెన్సిల్ సహాయంతో రబ్బరు మూతలను 12 భాగాలలో విభజించండి. గుర్తులను చేర్చి బాల్ పెన్నుతో పళ్ళను చిత్రించండి. 1 తుమ్మముళ్ళుతో మూత మధ్యన రంధ్రం చేయండి. ఈ రంధ్రంలో 1 చిన్న రీఫిల్ ముక్కను గుచ్చండి. మూతలపై గుర్తుపెట్టిన పళ్ళను 1 కొత్త బ్లేడుతో కత్తిరించండి. 1 అగ్గిపెట్టె మీద గుండు సూతిని ఉపయోగించి 3 లేక 4 గేర్లను అమర్చండి. మనం 1 గేరును తిప్పామంటే ఇతర గేర్లు కూడా తిరుగుతాయి.